సూర్యకాంతి పుస్తకం 12వ భాగం. కిర్చాఫ్ కాలానికే పదార్థం అంతా పరమాణువులు అనే చిన్న చిన్న రేణువులతో ఏర్పడి ఉంటుంది అన్నది బాగా తెలిసిన విషయం. ప్రతి పరమాణువు ఒక మూలకానికి ప్రతీక. అప్పటికే డజన్ల కొద్దీ మూలకాలు కనుక్కోబడ్డాయి. మూలకాలను వేడి చేసినప్పుడు అవి ఏ రంగుల కాంతిని ఇస్తాయో అని కిర్చాఫ్ పరిశోధించాడు. ప్రతి ఒక్క మూలకం కొన్ని తరంగ దైర్ఘ్యాలు కల కాంతిని మాత్రమే ఇస్తుందని ఇతడు కనుగొన్నాడు. ఏ రెండు మూలకాలైనా ఒకే తరంగ దైర్ఘ్యాన్ని ఎప్పుడూ ఇవ్వవు. ఏదైనా ఒక పదార్థం నుంచి వెలువడిన కాంతిలో ఖచ్చితంగా ఏ తరంగ దైర్ఘ్యాలు ఉన్నాయో వాటిని స్పెక్ట్రోస్కోప్ని ఉపయోగించి కనుక్కోవచ్చు. దీనిని బట్టి ఆ పదార్థంలో ఏ మూలకాలున్నాయో చెప్పవచ్చు. కాంతిలో ఉండే తరంగ దైర్ఘ్యాలు మూలకాలను గుర్తించడంలో వేలిముద్రలాగా పనిచేస్తాయి. కానీ కొన్ని పరిస్థితుల్లో వేడెక్కిన పదార్థాల నుంచి అన్ని రకాల తరంగ దైర్ఘ్యాలు గల కాంతి వెలువడుతుంది. ఇలాంటి కాంతి గనక ఒక చల్లని పదార్థం గుండా ప్రయాణింపజేస్తే ఆ చల్లని పదార్థం కొన్ని తరంగ దైర్ఘ్యాలను పీల్చుకుంటుంది. దీనివలన నల్లటి గీతలు ఏర్పడతాయి. ఒక వస్తువు వేడెక్కిన స్థితిలో ఏ తరంగ దైర్ఘ్యాలు గల కాంతిని ఇస్తుందో చల్లారిన స్థితిలో ఆ తరంగ దైర్ఘ్యాలను మాత్రమే గ్రహిస్తుంది. అంటే నల్లని గీతలు కూడా మూలకాలను గుర్తించడానికి వేలిముద్రలలాగా ఉపయోగపడతాయన్నమాట. దీనిని బట్టి సూర్యకాంతి యొక్క వర్ణపటాన్ని పరిశోధించినట్లయితే అందులోని నల్లని గీతల యొక్క విన్యాసాన్ని బట్టి ప్రకాశిస్తున్న సూర్యుని ఉపరితలంలోని వాయువులలో ఏ రకమైన పరమాణువులు ఉన్నాయో గుర్తించవచ్చు. ఈ ప్రయోగాన్ని క్రీస్తు శకము 1862లో ఆంగ్స్ట్రామ్ అనే స్వీడన్ భౌతిక శాస్త్రవేత్త మొట్టమొదట విజయవంతంగా చేశాడు. సూర్యకాంతి యొక్క వర్ణపటంలోని నల్లని గీతలు హైడ్రోజన్ అనే సాధారణ వాయువుకు చెందినవి అని ఇతడు నిరూపించగలిగాడు. ఆంగ్స్ట్రామ్ కాలం నుంచి సూర్యుడిలో చాలా మూలకాలను కనుగొన్నారు. అయితే ఇందులో చాలా వరకు హైడ్రోజన్ ఉంది. హైడ్రోజన్ సూర్యునిలో ఉన్న పదార్థాలలో 3/4 వంతు ఉంటుంది. కాబట్టి సూర్యునిలో కనుగొన్న మొదటి మూలకం హైడ్రోజన్ అవ్వటం అనేది అంత ఆశ్చర్యంగానే అద్భుతంగానే కాదు. దాదాపుగా సూర్యునిలో మిగిలిన భాగం అంతా హీలియం అనే మరో వాయువుతో నిండి ఉంది. సూర్యుని యొక్క పదార్థంలో సుమారుగా 2% మాత్రమే ఇతర మూలకాలు ఆక్రమిస్తున్నాయి. మూలకాలలోకెల్లా హైడ్రోజన్ పరమాణువు అతి చిన్న పరమాణువు. హీలియం పరమాణువు హైడ్రోజన్ పరమాణువు కంటే పెద్దది, కానీ మిగిలిన అన్ని పరమాణువుల కంటే చిన్నది. ఈ రెండు సాధారణ పరమాణువులు సూర్యునిలో 61% మాత్రమే కాదు, ఈ సువిస్తార విశ్వంలో 61% ఈ మూలకాలే ఉన్నాయని ఇప్పుడు నమ్ముతున్నాం. అయితే 1800 చివరి దశల కల్లా భూమిలో ఏ ప్రకృతి ధర్మాలు వర్తిస్తాయో, ఏ మూలకాలు ఉన్నాయో సూర్యుడిలో కూడా అవే ధర్మాలు వర్తిస్తాయని, అవే మూలకాలు ఉన్నాయని తేటతెల్లమైంది. ఈ సమాచారాన్ని బట్టి సూర్యుడిలో ఉండే ఏదో నవీన అద్భుత పదార్థం కోసం అన్వేషణ వృధా అని తేలింది. దీనిని బట్టి ఖగోళ శాస్త్రవేత్తలు భౌతిక శాస్త్రజ్ఞులు గెలిచినట్లే అయ్యింది. గురుత్వాకర్షణ వలన కుదింపు కన్నా గొప్ప శక్తి మూలం లేనట్టే. అంటే భూమి మరీ అంత పాతది కానట్లే. భూగర్భ శాస్త్రవేత్తలు జీవశాస్త్రజ్ఞులు నిరుత్తరులు అయ్యారు. మరో శక్తి మూలకం దొరికినంత వరకు వారికి శరణ్యమే లేనట్లు అయ్యింది.